సకృష్ణయజుర్వేదే క్రమపాఠే తృతీయకాండే ద్వితీయ ప్రశ్న ప్రారంభ. యో వై వై పవమానామన్వారోహాన్ అన్వారోహాన్ విద్వాన్ అన్వారోహానిత్యను ఆరోహాన్ విద్వాన్ యజతే యజతేను అనుపవమానాన్ పవమానానా ఆరోహతి రోహతి నవమానేభ్య పవమానేభ్యో అవచ్ఛిద్యతే ఛిద్యతే శ్యేన శ్యేనోసి అసి గాయత్రఛందా గాయత్రఛందా అను గాయత్రఛందా ఇది గాయత్రఛందా అను ఆరభే రభే స్వస్తి స్వస్తిమా మాసం సంపారయ పారయ సుపర్ణ సుపర్ణోసి సుపర్ణ ఇది సుపర్ణ అసలు త్రిష్టుప్ఛందా త్రిష్టుప్ఛందా అను త్రిష్టుప్ఛందా ఇది త్రిష్టుప్ఛందా అను ఆరభే రభే స్వస్తి స్వస్తిమా మాసం సంపారయ పారయ సఘా సఘాసి అసి జగతి ఛందా జగతి ఛందా అను జగతి ఛందా ఇది జగతి ఛందా అను ఆరభే రభే స్వస్తి స్వస్తిమా మాసం సంపారయ పారయేతి ఇత్యాహ ఆహైతే ఏతే వై వై పవమానామన్వారోహా అన్వారోహాస్తాన్ అన్వారోహాయను ఆరోహా తాన్ యేం విద్వాన్ విద్వాన్యజతే యజతేను అనుపవమానాన్ పవమానానా ఆరోహతి రోహతి న పవమానేభ్య పవమానేభ్యో వచ్ఛిద్యతే ఛిద్యతే యః యో వై వై పవమానస్య పవమానస్య సంతతిం సంతతిం వేద సంతతిమిది సంతతిం వేద సర్వం సర్వమాయు ఆయురేతి ఏతి న పురా పురాయుష ఆయుష ప్రమీయతే మీయతే పశుమాన్ పశుమాన్ భవతి పశుమాన్ని పశుమాన్ భవతి విందతే విందతే ప్రజాం ప్రజాం పవమానస్య ప్రజామిది ప్రజాం పవమానస్య గ్రహాః గ్రహా గృహ్యంతే గృహ్యంతే అథ వై వా అస్య అస్యైతే ఏతే గృహీతాః అగృహీతా ద్రోణకలశః ద్రోణకలశ ఆధవనీయః ద్రోణకలశ ఇది ద్రోణకలశః ఆధవనీయస్పూతభృద్ ఆధవనీయ ఇత్యాధవనీయః పూతభృత్తాన్ పూతభృదితి పూతభృద్ తాన్ యత్ యదగృహీత్వా అగృహీత్వోపాకుర్యాత్ ఉపాకుర్యాత్ పవమానం ఉపాకుర్యాదిత్యుపాకుర్యాత్ పవమానం వి విచ్ఛిద్యాత్ ఛిద్యాత్తం తమ్ విచ్ఛిద్యమానం విచ్ఛిద్యమానమధ్వర్యో విచ్ఛిద్యమానమితి విచ్ఛిద్యమానం అధ్వర్యో ప్రాణ ప్రాణోను ప్రాణైతి ప్రాణ అను వి విచ్ఛిద్యేత ఛిద్యేతోపయామగృహీత ఉపయామగృహీతోసి పయామగృహీత ఇత్యుపయామాగృహీత అసి ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయేది ప్రజాపతే చేతి ఇది ద్రోణకలశం ద్రోణకలశమభి ద్రోణకలశమిది ద్రోణకలశం అభిమృషేత్ మృషేదింద్రాయ ఇంద్రాయ త్వా త్వేతి ఇత్యాధవనీయం ఆధవనీయం విశ్వేభ్య ఆధవనీయమిత్యాధవనీయం విశ్వేభ్యస్త్వా త్వా దేవేభ్య దేవేభ్యేతి ఇది భూతభృతం భూతభృతం పవమానం భూతభృతమితి భూతభృతం పవమానమేవ ఏ తత్ తత్సం సంతనోతి తనోతి సర్వం సర్వమాయు ఆయురేతి ఏతి నపురా పురాయుష ఆయుష ప్రమీయతే మీయతే పశుమాన్ పశుమాన్ భవతి పశుమానితి పశుమాన్ భవతి ఇంద్రతే ఇంద్రతే ప్రజాం ప్రజామిది ప్రజాం త్రీణి వావ వావ సవనాని సవనాన్యథ అథ తృతీయం తృతీయకం సవనం సవనమవ అవలుంబంతి లుంబంతి అనగుంషు అనగుంషు కువంత కువంత ఉపాగుంషు ఉపాగుంషుం హుత్వా ఉపాగుంషుమిత్యుపాగుంషు హుత్వోపాగుంషు పాత్రే ఉపాగుంషు పాత్రే గుంషు ఉపాగుంషు పాత్రేత్యుపాగుంషు పాత్రే అగుంషుమవాస్య అవాస్యతం అవాస్యేత్యవాస తం తృతీయ సవనే తృతీయ సవనే విసృజ్య తృతీయ సవన ఇది తృతీయ సవనే అభిసృజ్యాభి అభిసృజ్యేత్యపిసృజ్య అభిషుమయాత్ సుమయాద్యత్ యదా ఆప్యాయతి ఆప్యాయతి తేన ఆప్యాయతీత్యాప్యాయేతి తేనాగుంషుమత్ అగుంషుమద్యత్ అగుంషుమదిత్యగుంషుమత్ యదభిషుణోతి అభిషుణోతి తేన అభిషుణోతీత్యభిశుణోతి తేనర్జీషి రుజీషి సర్వాణి సర్వా అన్యేవ ఏ తత్ తత్సవనాని సవనాగుంశుమంతి అగుంశుమంతి శుక్రవంతి అగుంశుమంతిగుంశుమంతి శుక్రవంతి సమావద్వీర్యాణి శుక్రవంతేతి శుక్రవంతి సమావద్వీర్యాణి కరోతి సమావద్వీర్యాణీతి సమావద్వీర్యాణి కరోతి ద్వౌ ద్వౌ సముద్రౌ సముద్రౌ వితతౌ వితతావజూర్యౌ వితతావితివీతతౌ అజూర్యౌ పర్యావర్తేతే పర్యావర్తేతే జఠరా పర్యావర్తేతే ఇది పరి ఆవర్తేతే జఠరేవ ఇవ పాదాహ పాదా ఇది పాదాహ రజో పశ్యంత పశ్యంతో అతి అతియంతి ఎంత్యన్యం అన్యమపశ్యంత అపశ్యంత సేతునా సేతునాపి అతియంతి ఎంత్యన్యం అన్యమిత్యన్యం ద్వే ద్రధసి ద్వే ఇది ద్వే ద్రధసి సతతీ ద్రధసి ఇది ద్రధసి సతతీ వస్తే సతతీ ఇది సతతీ వస్త ఏక ఏక కేశీ కేశీ విశ్వా విశ్వాభవనాని భువనాని విద్వాన్ విద్వానిది విద్వాన్ తిరోధాయైతి తిరోధాయేతి విరహాధాయ ఏత్యసితం అసితం వసాన వసాన శుక్రం శుక్రమా ఆదత్తే దత్తే నుహాయ అనుహాయ జార్యై అనుహాయేత్యనుహాయ జార్యాతి జార్యై ఏవా వై వై యద్యజ్ఞే యజ్ఞే కుర్వత అకుర్వత తత్ తదసురా అసురా అకుర్వత అకుర్వత తే దేవా దేవాతం ఏతం మహాయజ్ఞం మహాయజ్ఞమపశ్యన్ మహాయజ్ఞమితి మహాయజ్ఞం అపశ్యంతం తమతన్వత అన్నదాగ్నిహోత్రం అగ్నిహోత్రం వ్రతం అగ్నిహోత్రమిగ్నిహోత్రం వ్రతమకూర్వత అకూర్వత తస్మాత్ తస్మాద్వివ్రత వివ్రత సత్ ద్వివ్రత ద్వివ్రత సద్విరి హ్యగ్నిహోత్రం అగ్నిహోత్రం జుహ్వతి అగ్నిహోత్రమిగ్నిహోత్రం జుహ్వతి పౌర్ణమాసం పౌర్ణమాసం యజ్ఞం పౌర్ణమాసమితి పౌర్ణమాసం యజ్ఞమగ్నిశోమీయం అగ్నిశోమీయం పశుం అగ్నిశోమీయమిగ్నిశోమీయం పశుమకూర్వత అకూర్వత దార్శ్యం దార్శ్యం యజ్ఞం యజ్ఞమాగ్నేయం ఆగ్నేయం పశుం పశుమకూర్వత అకూర్వత వైశ్వదేవం వైశ్వదేవం ప్రాతస్సవనం వైశ్వదేవమితి వైశ్వదేవం ప్రాతస్సవనమకూర్వత ప్రాతస్సవనమితి ప్రాత సవనం అకూర్వత వృణప్రఘాసాన్ వృణప్రఘాసాన్ మాధ్యంతినం వృణప్రఘాసానితి వృణప్రఘాసాన్ మాధ్యంతినగం సవనం సవనగం సాగమేధాన్ సాగమేధాన్ పితృయజ్ఞం సాగమేధానిది సాగమేధాన్ పితృయజ్ఞం త్ర్యంబకాన్ పితృయజ్ఞమితి పితృయజ్ఞం త్ర్యంబకాయసవనం త్ర్యంబకానిది త్ర్యంబకాన్ తృతీయసవనమకూర్వత తృతీయసవనమితి తృతీయసవనం అకూర్వతతం తమేషాం ఏషామసురా అసురాయజ్ఞం యజ్ఞమన్వవాజిగాగుంసన్ అన్వవాజిగాగుంసంతం అన్వవాజిగాగుంసన్ నిత్యను అవాజిగాగుంసన్ తన్న నాన్వవాజన్ అన్వవాజన్ తే అన్వవాజన్ నిత్యను అవాజన్ తే బ్రువన్ అబ్రువన్నద్ధర్తవ్యా అధ్వర్తవ్యా వై వా ఇమే ఇమే దేవా దేవా అబ్రువన్ అభువన్నితి తదధ్వరస్య అధ్వరస్యాధ్వర్తం అధ్వర్తం తదః అధ్వరత్వమిత్యధ్వరత్వం తతో దేవా దేవాభవన్ అభవన్ పరా పరాసురా అసురాజ యేవం ఏవం విద్వాన్ విద్వాన్ సోమేన సోమేన యజతే యజతే భవతి భవత్యాత్మా ఆత్మనా పరా పరా అస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవతీతి భవతి పరిభోరగ్నిం పరిభోరితి పరిభోః అగ్నిం పరిభోః పరిభోరింద్రం పరిభోరితి పరిభోః ఇంద్రం పరిభోః పరిభోర్విశ్వాన్ పరిభోరితి పరిభోః విశ్వానం దేవాన్ దేవాన్ పరిభోః పరిభోర్మాం పరిభోరితి పరిభోః మాగుంస సహ బ్రహ్మవర్చసేన బ్రహ్మవర్చసేన సహ బ్రహ్మవర్చసేనేతి బ్రహ్మవర్చసేన సనః నస్పవస్వ పవస్వశం శంగవే గవేషం శంజనాజ జనాజశం శమర్వరే అర్వతేషం శకుంరాజన్ రాజన్నోషధీభ్య ఓషధీభ్యోచ్ఛిన్నస్య ఓషధేభ్యేత్యోషధేభ్య అచ్ఛిన్నస్య రే రైపతే రైపతే సువీర్యస్య రైపతైతి రైపతే సువీర్యస్య రాజ సువీర్యస్యేతి సువీర్యస్య రాజస్పోషస్య పోషస్య దలితార దలితార శ్యామ శ్యామేది శ్యామ తస్య మే మేరాస్వ రాస్తు తస్య తస్య తే తే భక్షీయ భక్షీయతే ఇదం ఇదముద్ ఉన్మృజే మృజైతి మృజే ప్రాణాయ మే ప్రాణాయేతి ప్రాణాయ మే వర్చోదాః వర్చోదా వర్చసే వర్చోదా ఇది వర్చహాదాః వర్చసే పవస్వ పవస్వాపానాయ అపానాయ వ్యానాయ అపానాయేత్యపానాయ వ్యానాయ వాచే వ్యానాయేతి బీజనాయ వాచే రక్షక్రతుభ్యాం రక్షక్రతుభ్యాం చక్షుభ్యాం రక్షక్రతుభ్యామితి రక్షక్రతుభ్యాం చక్షుభ్యాం మే చక్షుర్భ్యాది చక్షుభ్యాం మే వర్చోదౌ వర్చోదౌ వర్చసే వర్చోదారి వర్చహాదౌ వర్చసే పవేథా పవేథాది శ్రోత్రాయ శ్రోత్రాయాత్మనే ఆత్మనేంగేభ్య అంగేభ్య ఆయుషే ఆయుషే వీర్యాయ వీర్యాయ విష్ణో విష్ణోరింద్రస్ ఇంద్రస్ విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం జఠరం జఠరమసి అసి వర్చోదాః వర్చోదా మే వర్చోదాది వర్చహాదాః మే వర్చసే వర్చసే పవస్వ పవస్వకః కోసి అసి కః కో నామ నామ కస్మై కస్మై త్వా త్వాకాయ కాయ త్వా త్వాయం ఇన్వా త్వా సోమేన సోమేనాపీతృపం అపీతృపయ్యం ఇన్వా త్వా సోమేన సోమేనామీమదం అమీమదగం సుప్రజా సుప్రజా ప్రజయా సుప్రజా ఇది సో ప్రజా ప్రజయా భూయాసం ప్రజయేతి ప్రజయా భూయాసం సువీర సువీరో వీరై సువీర ఇది సువీర వీరై సువర్చాహ సువర్చావర్చ సువర్చా ఇది సువర్చాహ వర్చసా సుపోష సుపోషపోషై సుపోష ఇది సోపోష కోషై విశ్వేభ్య విశ్వేభ్యో మే మే రూపేభ్య రూపేభ్యో వర్చోదాః వర్చోదా వర్చసే వర్చోదా ఇది వర్చహాదాః వర్చసే పవస్వ పవస్వతస్య తస్య మే మే రాస్వ రాస్వతస్య తస్య తే ఏ భక్షీయ భక్షీయతస్య తస్య తే త ఇదం ఇదముత్ ఉన్మృజే మృజ ఇది మృజే భూషన్నవ అవే ఏ క్షేత ఈ క్షేత ఈష ఏష వై వై పాత్రియ పాత్రియ ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతి ప్రజాపతి యజ్ఞ ప్రజాపతి ప్రజాపతిస్తం ప్రజాపతి ప్రజాపతి తమే ఏ తర్పయతి తర్పయతి సహ సేనం ఏనం తృప్త తృప్తో భూత్యా భూత్యాభి అభిపవరే పవరే బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామో వా బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామ అవే క్షేత ఈ క్షేత ఈష ఏష వై వై పాత్రియ పాత్రియ ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతి ప్రజాపతి యజ్ఞ ప్రజాపతి ప్రజాపతిస్తం ప్రజాపతి ప్రజాపతి తమే ఏ తర్పయతి తర్పయతి సహ సేనం ఏనం తృప్త తృప్తో బ్రహ్మవర్చసేన బ్రహ్మవర్చసేనాధి బ్రహ్మవర్చసేనేతి బ్రహ్మవర్చసేన అభిభవరే భవత ఆమయావి ఆమయావ్యవ అవే క్షేత ఈ క్షేతైష ఏష వై వై పాత్రియ పాత్రియ ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతి ప్రజాపతి యజ్ఞ ప్రజాపతి ప్రజాపతిస్తం ప్రజాపతి ప్రజాపతి తమే ఏ తర్పయతి తర్పయతి సహ సేనం ఏనం తృప్త తృప్త ఆయుషా ఆయుషాభి అభిపవతే పవతేభిచరన్ అభిచరన్నవ అభిచరన్మిత్రిభిచరన్ అవే ఏ క్షేత ఈ క్షేత ఏష ఏష వై వై పాత్రియ పాత్రియ ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతి ప్రజాపతి యజ్ఞ ప్రజాపతి ప్రజాపతిస్తం ప్రజాపతి ప్రజాపతి తమే ఏ తర్పయతి తర్పయతి సహ సేనం ఏనం తృప్త తృప్త ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యాం వాచ ప్రాణాపానాభ్యామిది ప్రాణాపానాభ్యాం వాచో దక్షక్రతుభ్యాం దక్షక్రతుభ్యాం చక్షుభ్యాం దక్షక్రతుభ్యామిది దక్షక్రతుభ్యాం చక్షుభ్యాం శ్రోత్రాభ్యాం చక్షుర్భ్యామిది చక్షుభ్యాం శ్రోత్రాభ్యామాత్మన ఆత్మనోంగేభ్య అంగేభ్య ఆయుష ఆయుషోంత అంతరేతి ఏది తాజక్ తాజక్ ప్రధన్వతి ధన్వతీతి ధన్వతి స్థస్వస్తి స్వస్తిర్విఘన విఘనస్వస్తి విఘన ఇది విఘన స్వస్తి పరశు పరశుర్వేది వేది పరశు పరశుర్ణ అస్వస్తి స్వస్తిరితి స్వస్తి యజ్ఞయాజ్ఞకృత యజ్ఞకృతస్థ యజ్ఞకృత ఇది యజ్ఞాకృత స్థతే ఏ మాస్మిన్ అస్మిన్ యజ్ఞే యజ్ఞ ఉప ఉపహ్వయధ్వం హ్వయధ్వముప మమాద్యావా పృథివీ ద్యావా పృథివీ హ్వయేతాం ద్యావా పృథివీ ఇది ద్యావా ఆ పృథివీ హ్వయేతాముప ఉపా ఆస్తావ ఆస్తావ కలశ ఆస్తావ ఇత్యా ఆస్తావ కలశత్ సోమః సోమో అగ్నిః అగ్నిరుప ఉపదేవాః దేవా ఉప ఉపయజ్ఞః యజ్ఞోప ఉపమా మాహోత్రాః హోత్రా ఉపహవే ఉపహవే హ్వయంతాన్ ఉపహవైత్యుపాహవే హ్వయంతాన్ నమః నమో అగ్నయే అగ్నయే మఖగ్నే మఖగ్నే మఖస్య మఖగ్నేతి మఖాగ్నే మఖస్య మా మాయషః యశోర్యాత్ యర్యాదితి ఇత్యాహవనీయం ఆహవనీయముప ఆహవనీయమిత్యాహవనీయం ఉపతిష్టతే తిష్టతే యజ్ఞః యజ్ఞో వై వై మఖః మఖోయజ్ఞం యజ్ఞం వావ వావసః స తత్ తదహన్ అహం తస్మై తస్మా ఏవ ఏవ నమస్కృత్య నమస్కృత్య సదః నమస్కృత్యేతి నమహాకృత్య సదస్త్ర ప్రసర్పతి సర్పత్యాత్మనః ఆత్మనోనాహర్త్యై అనాహర్త్యై నమః నమో రుద్రాయ రుద్రాయ మఖగ్నే మఖగ్నే మస్కృత్యా మఖగ్నైతి మఖాగ్నే నమస్కృత్యా మా నమస్కృత్యేతి నమహాకృత్యా మా పాహి పాహీ ఇత్యాగ్నేయుద్ధం ఆగ్నేయుద్ధం తస్మై ఆగ్నేయుద్ధమిత్యాగ్నేయుద్ధం తస్మా ఏవ ఏవ నమస్కృత్య నమస్కృత్య సదః నమస్కృత్యేతి నమహాకృత్య సదస్త ప్రసర్పతి సర్పత్యాత్మనః ఆత్మనోనాహర్త్యై అనాహర్త్యై నమః నమ ఇంద్రాయ ఇంద్రాయ మఖగ్నే మఖఘ్న ఇంద్రియం మఖఘ్నేతి మఖాగ్నే ఇంద్రియం మే మే వీర్యం వీర్యం మా మామి నిర్వధీ వధీరితి ఇది హోత్రీయం హోత్రీయమాశిషం ఆశిషమే ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్త ఇంద్రియస్య ఇంద్రియస్య వీర్యస్య వీర్యస్యానిర్ఘాతాయ అనిర్ఘాతాయయాః అనిర్ఘాతాయేత్యనిహి ఘాతాయ యా వై వై దేవతాః దేవతాః సదసి సదస్యార్తిమ్ ఆర్తిమార్పయంతి ఆర్పయంతి యః ఆర్పయంతీత్యా అర్పయంతి యస్తాః తా విద్వాన్ విద్వాన్ ప్రసర్పతి ప్రసర్పతి న ప్రసర్పతీతి ప్రసర్పతి న సదసి సదస్యార్తిమ్ ఆర్తివా ఆర్చతి ఋచ్ఛతి నమః నమో అగ్నే అగ్నే మఖఘ్నే మఖఘ్నైతి మఖఘ్నైతి మఖాఘ్నే ఇత్యాహ ఆహైతాః ఏతా వై వై దేవతాః దేవతాః సదసి సదస్యార్తిమ్ ఆర్తిమా ఆర్పయంతి అర్పయంతి తాః తాయః య ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ ప్రసర్పతి ప్రసర్పతి న ప్రసర్పతేతి ప్రాసర్పతి న సదసి సదస్యార్తిమ్ ఆర్తిమా ఆర్చతి ఋచ్ఛతి దృఢే దృఢే స్థః దృఢే ఇతి దృఢే స్థశిథిరే శిథిరే సమీచీ శిథిరే ఇతి శిథిరే సమీచీ మా సమీచీ ఇతి సమీచీ మా గుంహసః అగుంహసస్పాదం పాతకం సూర్యః సూర్యో మా మా దేవః దేవో దివ్యాత్ దివ్యాదగుంహసః అగుంహసస్పాదు పాయు వాయుః వాయురంతరిక్షాత్ అంతరిక్షాదగ్నిః అగ్నిః పృథివ్యాః పృథివ్యా యమః యమః పితృభ్యః పితృభ్యః సరస్వతీ పితృభ్యేతి పితృభ్యః సరస్వతీ మనుష్యేభ్యః మనుష్యేభ్యో దేవీ దేవీ ద్వారౌ దేవీ దేవీ ద్వారౌ మా మా మా మాసం సంతాప్తం ఆప్తం నమః నమః సదసే సదసే నమః నమః సదసః సదసస్పతయే పతయే నమః నమః సఖీనాం సఖీనాం పురోగాణాం పురోగాణాం చక్షుషే పురోగాణామితి పురహాగాణాం చక్షుషే నమః నమో దివే దివే నమః నమః పృథివ్యై పృథివ్యా అహే అహే లేదిశవ్య లేదిశవ్యోత్ ఉదతః అతస్తిష్ఠ తిష్ఠాన్యస్య అన్యస్య సదనే సదనే సీద సీదయః యోస్మత్ అస్మత్పాకతరః పాకతర ఉత్ పాకతరైతి పాకాతరః ఉన్నివతః నివత ఉత్ నివత ఇతి నివతః ఉదుద్వతః ఉద్వతశ్చ ఉద్వత ఇత్యుదుద్వతః చకేషం కేషం పాతం పాతం మా మాద్యావా పృథివీ యావా పృథివీ అద్య యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అద్యాన్నః అన్నః సదః సదో వై వై ప్రసర్పంతం ప్రసర్పంతం పితరః ప్రసర్పంతమితి ప్రాసర్పంతం పితరోదో అను ప్రసర్పంతి సర్పంతి తే త ఏనం ఏదమీశ్వరాః ఈశ్వరా హిగుంసితోః హిగుంసితోః సదః సదః ప్రసర్ప్య ప్రసర్ప్య దక్షిణార్ధం ప్రసర్ప్యేతి ప్రాసర్ప్య దక్షిణార్ధం పరాః దక్షిణార్ధమితి దక్షిణార్ధం పరే క్షేత ఈ క్షేత ఆగంత అగంత పితరః పితరః పితృమాన్ పితృమానహం పితృమానితి పితృమాన్ అహం యుష్మాభిర్ యుష్మాభిర్భూయాసం భూయాసం సత్ప్రజసః సుప్రజసోమయా సుప్రజస ఇది సుప్రజస మయా యూయమ్ యూయమ్ భూయాస్త భూయాస్తేతి ఇది తేభ్య ఏ నమస్కృత్య నమస్కృత్య సద నమస్కృత్యేతి నమకృత్య సదస్ప్రసర్పతి సర్పత్యాత్మన ఆత్మనో నాహర్తి నాహర్త్యాహత్య నాహర్తి భక్షా ఏహి ఇహిమా మా ఆవిష విషదీర్ఘాయుత్వాయ దీర్ఘాయుత్వాయ శంతనుత్వాయ దీర్ఘాయుత్వాయేతి దీర్ఘాయుత్వాయ శంతనుత్వాయ రాజ శంతనుత్వాయేతి శంతనుత్వాయ రాజస్పోషాయ పోషాయ వర్చసే వర్చసే సుప్రజాస్వాయ సుప్రజాస్వాయ సుప్రజాస్వాయేతి సుప్రజాహత్వాయ ఏహి ఇహి వసో వసో పూర్వవసో వసో ఇది వసో పూర్వవసో ప్రియ పూర్వవసో ఇది పురహారవసో ప్రియో మే మే హృదయ హృదోసి అశ్వినో అశ్వినోస్వా తా బాహుభ్యాం బాహుభ్యాకం సఖ్యాసం బాహుభ్యామితి బాహోభ్యాం సఖ్యాసం ద్రచక్షసం ద్రచక్షసం ద్వా ద్రచక్షసమితి ద్రచక్షసం త్వా దేవ దేవ సోమ సోమ సుచక్షాహ సుచక్షావ సుచక్షాది సుచక్షాహ అవక్షేషం క్షేషం మంద్రా మంద్రాభిభూతి అభిభూతి కేతు అభిభూతిరిత్యభిర్భూతి కేతుర్యజ్ఞానానాం యజ్ఞానాం వాగ్ వాగ్జుషాణా విషాణా సోమస్ సోమస్ తృప్యతు తృప్యతు మంద్రా మంద్రా స్వర్వాచీ స్వర్వాచ్యతి స్వర్వాచీతి సువర్వాచీ అదిదిరనాహతశీర్ష్ణీ అనాహతశీర్ష్ణీ వాగ్ అనాహతశీర్ష్ణీత్యనాహతశీర్ష్ణీ వాగ్జుషాణా విషాణా సోమస్ సోమస్ తృప్యతు తృప్యత్వా ఏహి ఇహి విశ్వదర్శనే విశ్వదర్శనే శంభూ విశ్వదర్శన ఇది విశ్వాదర్శనే శంభూర్మయోభూ శంభూరితి శంభూ అయోభూ స్వస్తి అయోభూరితి మయభూ స్వస్తి మా మా హరివర్ణ హరివర్ణ ప్ర హరివర్ణేతి హరివర్ణ ప్రచర చరక్రత్వే క్రత్వే దక్షాయ దక్షాయ రాజ రాజస్పోషాయ పోషాయ సువీరతాయి సువీరతాయి మా సువీరతాయా ఇది సువీరతాయి మా మా మా రాజన్ రాజన్ విభీభిష విభీషో మా మే మే హార్ది హార్దిత్విషా త్విషావధీ వధీరితి వధీ వృషణే సుష్మాయ సుష్మాయాలిషే ఆలిషే వర్చసే వర్చస ఇది వర్చసే వసుమద్గణస్ సోమ వసుమద్గణస్ేది వసుమద్గణస్ సోమదేవ దేవతే ఏ మతివిద మతివిద ప్రాతస్వదస్ మతివిద ఇది మతివిద ప్రాతస్వదస్ గాయత్రిఛందస ప్రాతస్వదస్ేది ప్రాత సవదస్ గాయత్రిఛందస ఇంద్రపీతస్ గాయత్రిఛందస ఇది గాయత్రాఛందస ఇంద్రపీతస్ నారాశకంసపీతస్ ఇంద్రపీతస్ేతీంద్రాపీతస్ నారాశకంసపీతస్ పితృపీతస్ నరాశకంసపీతస్ేతి నరాశకంసపీతస్ పితృపీతస్ మధుమత పితృపీతస్ేతి పితృపీతస్ మధుమత ఉపభూతస్ మధుమత ఇది మధుమత ఉపభూతూత ఉపభూతస్ేత్యుపాభూతస్ ఉపభూతో భక్షయామి ఉపభూత ఇత్యుపాభూత భక్షయామి రుద్రవద్గణస్ రుద్రవద్గణస్ సోమ రుద్రవద్గణస్ేది రుద్రవత గణస్ సోమదేవ దేవతే ఏ మతివిద మతివిదో మాధ్యందిరస్ మతివిద ఇది మతివిద మాధ్యందిరస్ సవనస్ సవనస్ త్రిష్టుఛందస త్రిష్టుఛందస ఇంద్రపీతస్ త్రిష్టుఛందస ఇది త్రిష్టుఛందస ఇంద్రపీతస్ నరాశకంసపీతస్ ఇంద్రపీతస్ేతీంద్రాపీతస్ నరాశకంసపీతస్ పితృపీతస్ నరాశకంసపీతస్ేతి నరాశకంసపీతస్ పితృపీతస్ మధుమద పితృపీతస్ేతి పితృపీతస్ మధుమత ఉపభూత మధుమత ఇది మధుమత ఉపభూతూత ఉపభూతస్ేత్యుపాభూతస్ ఉపభూతో భక్షయామి ఉపభూత ఇత్యుపాభూత భక్షయామి ఆదిత్యవద్గణస్ ఆదిత్యవద్గణస్ సోమ ఆదిత్యవద్గణస్ేత్యాదిత్యవద్గణస్ సోమదేవ దేవతే ఏ మతివిద మతివిదస్ తృతీయస్ మతివిద ఇది మతివిద తృతీయస్ సవనస్ సవనస్ జగతీఛందస జగతీఛందస ఇంద్రపీతస్ జగతీఛందస ఇది జగతీఛందస ఇంద్రపీతస్ నరాశకంసపీతస్ ఇంద్రపీతస్ేతీంద్రాపీతస్ నరాశకంసపీతస్ పితృపీతస్ నరాశకంసపీతస్ేతి నరాశకంసపీతస్ పితృపీతస్ మధుమత పితృపీతస్ేతి పితృపీతస్ మధుమత ఉపభూతస్ మధుమత ఇది మధుమత ఉపభూతూత ఉపభూతస్ేత్యుపాభూతస్ ఉపభూతో భక్షయామి ఉపభూత ఇత్యుపాభూత భక్ష్యామేతి భక్ష్యామి ఆప్యాయస్వ ప్యాయస్వ సమేతు ఏతు తే విశ్వ విశ్వ సోమ సోమవృష్ణీయం వృష్ణీయమితి వృష్ణీయం భవాజస్ వాజస్ సంగథే సంగథేతి సంగథే ఇన్వ మే మే గాత్రా గాత్రా హరివ హరివో గుణాన్ హరి వైతిహరీవ గణాన్ మే మే మాదిదృశ ఈదృశ శివో మే మే సప్తర్షీన్ సప్తర్షీనుత సప్తర్షీనితి సప్తర్షీన్ ఉపతిష్టస్వ తిష్టస్వ మా మా మే మే వాంగ్ వాంగ్లాభిమతి అతిగాహ అపామ సోమం సోమమృత ఆహ అమృత అభూమ అభూమాదర్శ్మ అదర్శ్మ జ్యోతి జ్యోతిరవిదామ అవిదామదేవాన్ దేవాన్తి దేవాన్ కిమస్మాన్ అస్మాన్ కణవత్ కణవదరాతి అరాతి కిమో ఉద్ధూర్తి ధూర్తిరమృత అమృతమర్త్య మర్త్యేమర్త్య ఎన్మే మా ఆత్మన ఆత్మా నిందా నిందాభూత్ అభూదగ్ని అగ్నిస్తత్ కర్పున పునరా ఆహా ఆహ అహార్జాతవేదా జాతవేదా విచర్షణి జాతవేదా ఇది జాతవేదా విచర్షణిరి వీచర్షణి పునరగ్ని అగ్నిశక్షు చక్షురదార్ రదాత్ పునః పునరింద్ర ఇంద్రో బృహస్పతి బృహస్పతిరి బృహస్పతి పునర్మే మే అశ్విన అశ్వినాయువం ఇవం చక్షు చక్షురా ఆధత్తం ధత్తమక్ష్యో అక్షోరిత్యక్షో ఇష్టయజుషస్ ఇష్టయజుషరిషాయజుష తే దేవ దేవ సోమ సోమస్తుతస్వామస్ సుతస్వామస్ శస్తోర్థస్ సుతస్వామసేది స్థుతస్వామస్ శస్తోర్థస్ హరివత శస్తోర్థస్ేది శస్తాక్ష హరివత ఇంద్రపీత హరివత ఇది హరివత ఇంద్రపీతస్ మధుమత ఇంద్రపీతస్ేతీంద్రాపీత మధుమత ఉపహూతస్ మధుమత ఇది మధుమత ఉపహూత్యోపహూత ఉపహూత్యేత్రిపాహూత ఉపహూతో భక్ష్యామి ఉపహూత్యుపాహూత భక్ష్యామీతి భక్ష్యామి ఆపూర్యా స్థ ఆపూర్యా ఇత్యాపూర్యా స్థా ఆమా మా పూరయత పూరయత ప్రజయా ప్రజయా చ ప్రజయేతి ప్రాజయా చ ధనేన ధనేన చేతి ఏతత్తే ఏతత తరయే ఏ చత్వాం త్వామను అన్వేతత్ ఏతత్తే ఏ పితామహ పితామహ ప్రపితామహ ప్రపితామహయే ప్రపితామహేతి ప్రాపితామహ ఏ చత్వాం త్వామను అన్వత్ర అత్ర పితర ఇతరో యథాభాగం యథాభాగం మందధ్వం యథాభాగమితి యథాభాగం మందధ్వం నమ నమో వహ వః పితర ఇతరో రసాయ రసాయ నమ నమో వహ వః పితర ఇతర శుష్మాయ శుష్మాయ నమ నమో వహ వః పితర ఇతరో జీవాయ జీవాయ నమ నమో వహ వః పితర ఇతర స్వధాయై స్వధాయై నమ స్వధాయాది స్వాధాయై నమో వహ వః పితర ఇతర మన్యవే మన్యవే నమ నమో వహ వః పితర ఇతరో ఘోరాయ ఘోరాయ పితర పితరో నమ నమో వహ భోజే ఏతస్మిన్ ఏతస్మిన్ లోకే లోకే స్థ స్థయుష్మాన్ యుష్మాగస్తే తేనో అనుయే ఏస్మిన్ అస్మిన్ లోకే లోకే మాం మాం తే తేనో అనుయే య ఏతస్మిన్ ఏతస్మిన్ లోకే లోకే స్థ స్థయూయం యూయం తేషాం తేషాం వసిష్ఠా వసిష్ఠా భూయాస్త భూయాస్తే ఏస్మిన్ అస్మిన్ లోకే లోకేహం అహం తేషాం తేషాం వసిష్ఠ వసిష్ఠో భూయాసం భూయాసం ప్రజాపతే ప్రజాపతేన ప్రజాపత ఇది ప్రజాపతే నత్వదేతాని ఏతాన్య అన్యా విశ్వా విశ్వా జాతాని జాతాని పరి పరితా తాబూవ బభూవేతి బభూవ యత్కామాస్తే యత్కామా ఇది యత్ కామాః తే జుహుమ జుహుమస్తత్ తన్న నో అస్తు అస్తు వయమ్ వయగ్రస్యామ శ్యామ పతయ పతయోరయీణాం రయీణామితి రయీణాం దేవకృతస్యైన సహ దేవకృతస్యేతి దేవాకృతస్య ఏన సో అవయజనం అవయజనమసి అవయజనమిత్యవాయజనం అసి మనుష్యకృతస్య మనుష్యకృతస్యైన సహ మనుష్యకృతస్యేతి మనుష్యాకృతస్య ఏన సో అవయజనం అవయజనమసి అవయజనమిత్యవాయజనం అసి పితృకృతస్య పితృకృతస్యైన సహ పితృకృతస్యేతి పితృకృతస్య ఏన సో వయజనం అవయజనమసి అవయజనమిత్యవాయజనం అస్యప్సు అప్సు ధౌతస్ అప్సిత్యభూసు ధౌతస్ సోమ సోమదేవ దేవతే తేర్భి సుతస్ దృభిర్దృభి సుతస్యేష్టయజుష ఇష్టయజుష సుతస్వామస్ ఇష్టయజుషైష్టాయజుష సుతస్వామస్ శస్తోర్థస్ సుతస్వామస్ేతి స్తుతస్వామస్ శస్తోర్థస్ శస్తోర్థస్ేతి శస్తాక్ష యో భక్ష భృక్షో అశ్వసని అశ్వసనియ అశ్వసనిరిశ్వాసని యో గోసని గోసనిస్త గోసనిరితి గోసని తస్యతే పితృభి పితృభిర్భక్షంగృత పితృభిరితి పితృభి భక్షంగృతూత భక్షంగృతేతి భక్షంగృత ఉపహూత్యోపహూత ఉపహూత్యేత్యుపాహూత ఉపహూతో భక్ష్యామి ఉపహూత ఇత్యుపాహూత భక్ష్యామీతి భక్ష్యామి మహీనాం ప్రజ ప్రజోసి విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం తమోః తమోరుధ్యాసం రధ్యాసమద్య అద్య పృషదీనాం పృషదీనాం గ్రహం గ్రహం పృషదీనాం పృషదీనాం గ్రహ రహోసి అసి విష్ణోః విష్ణోర్హృదయం హృదయమసి అస్యేకం ఏకమిష ఇష విష్ణుః విష్ణుస్త్వా త్వాను అను వి విచక్రమే చక్రమే భూతిః భూతిర్దధ్నా దధ్నా ఘృతేన ఘృతేన వర్ధతాం వర్ధతాం తస్య తస్య మా మేష్టస్య ఇష్టస్య వీతస్య వీతస్య ద్రవిణం ద్రవిణమా ఆగమ్యాత్ గమ్యాజ్యోతి జ్యోతిరసి అసి వైశ్వానరం వైశ్వానరం పృష్ణీయై పృష్ణీయై దుగ్ధం దుగ్ధం యావతీ యావతీ ద్యావా పృథివీ యావతీ ఇది యావతీ యావా పృథివీ మహిత్వా యావా పృథివీ ఇది ద్యావా ఆ పృథివీ మహిత్వా యావత్ మహిత్వేతి మహిత్వా యావచ్చ స సప్త సప్త సింధవః సింధవో వితస్థు వితస్థురితి వీతస్థు తావంతమింద్ర ఇంద్రతే ఏ గ్రహం గ్రహపుంసః సహోర్జా ఊర్జా గృహామి గృహామ్యస్తృతం అస్తృతమిస్తృతం యత్కృష్ణశకున కృష్ణశకున పృషదాజ్యం కృష్ణశకున ఇది కృష్ణశకున పృషదాజ్యమవమృషేత్ పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం అవమృషేక్షూద్రా అవమృషేత్తిరామృషేత్ శూద్ర అస్య ప్రమాయుకా ప్రమాయుకా స్యు ప్రమాయుకా ఇది ప్రామాయుకా స్యుర్యత్ యక్ష్వా శ్వావమృషేత్ అవమృషేచతుష్పాద అవమృషేత్తిరామృషేత్ చతుష్పాదోస్య చతుష్పాదైతి చతుర్పాద అస్య పశవ పశవ ప్రమాయుకా ప్రమాయుకా స్యు ప్రమాయుకా ఇది ప్రామాయుకా స్యుర్యత్ యత్స్కందేత్ స్కందే యజమాన యజమాన ప్రమాయుక ప్రమాయుక సత్ ప్రమాయుకైతి ప్రామాయుక సత్పశవ పశవో వై వై పృషదాజ్యం పృషదాజ్యం పశవ పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం పశవో వై వా ఏత్య స్కందంతి స్కందంతి పృషదాజ్యం పృషదాజ్యగ్ స్కందతి పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం స్కందతిపృషదాజ్యం పృషదాజ్యం పునః పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం తదర్గృహ్ణాతి గృహ్ణాతి పశూన్ పశూనేవ ఏవాస్మై అస్మై పునః పునర్గృహ్ణాతి గృహ్ణాతి ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై పృషదాబ్జం పృషదాబ్జం ప్రాణ పృషదాబ్జమితి పృషత్ ఆబ్జం ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వా ఏతస్య స్కందతి స్కందతి పృషదాబ్జం పృషదాబ్జగ్ స్కందతి పృషదాబ్జమితి పృషత్ ఆబ్జం స్కందతి యత్పృషదాబ్జం పృషదాబ్జం పునః పృషదాబ్జమితి పృషత్ ఆబ్జం పునర్గృహ్ణాతి గృహ్ణాతి ప్రాణం ప్రాణమేవ ప్రాణమితి ప్రాణం ఏవాస్మై అస్మై పునః పునర్గృహ్ణాతి గృహ్ణాతి హిరణ్యం హిరణ్యమవధాయ అవధాయ గృహ్ణాతి అవధాయేత్తవాధాయ గృహ్ణాత్యమృతం అమృతం వై వై హిరణ్యం హిరణ్యం ప్రాణ ప్రాణస్పృషదాజ్యం ప్రాణ ఇది ప్రాణ పృషదాజ్యమృతం పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం అమృతమేవ ఏవాస్య అస్య ప్రాణే ప్రాణే దధాతి ప్రాణ ఇది ప్రాణే దాది శతమానం శతమానం భవతి శతమానమితి శతమానం భవతి శతాయు శతాయుః పురుష శతాయుది శత ఆయు పురుష శతేంద్రియ శతేంద్రియ ఆయుషి శతేంద్రియైతి శత ఇంద్రియ ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్టతి తిష్టత్యశ్వం అశ్వమవ అవఘ్రావయతి ఘ్రావయతి ప్రజాపత్య ప్రజాపత్యో వై ప్రజాపత్యేతి ప్రజాపత్య వా అశ్వ అశ్వ ప్రజాపత్య ప్రజాపత్య ప్రాణ ప్రజాపత్యేతి ప్రజాపత్య ప్రాణస్వాద్ ప్రాణేతి ప్రాణ స్వాదేవ ఏవాస్మై అస్మై యోనేహ యోనేహ ప్రాణం ప్రాణన్ని ప్రాణమితి ప్రాణం నిర్మిమీతే నిర్మితేది దివై వా ఏతస్య యజ్ఞిద్యతే ఛిద్యతే యస్య పృషదాజ్యం పృషదాజ్యగ్ స్కందతి పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం స్కందతి వైష్ణవ్యా వైష్ణవ్యర్చా ఋచా పునః పునర్గృహ్ణాది గృహ్ణాది యజ్ఞో వై వై విష్ణు విష్ణుర్యజ్ఞేన యజ్ఞేనైవ ఏదయజ్ఞం యజ్ఞగుంసం సంతనోతి తనోతీతి తనోతి ఏ సవిత సవితరేతత్ ఏతత్తే తే ప్రాహ ఆహతత్ తత్ర ప్రచ సువ సువ ప్రచ యజ యజ బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మా బ్రహ్మాయుష్మత్యాః ఆయుష్మత్యాషః రచోమా మా ఘాత ఘాతనోపాత్ తనోపాత్సామ్నః తనోపాతనోపాత్ సామ్నః సత్యాః సత్యావః ఆశిషః ఆశిషః సంతు ఆశిష ఇత్యాశిషః సంతు సత్యాః సత్యా ఆకూతయః ఆకూతయ ఋతం ఆకూతయ ఇత్యాకూతయః ఋతం చ సత్యం సత్యం చ వదత వదత స్తుత స్తుత దేవస్య దేవస్య సవితుః సవితః ప్రసవే ప్రసవే స్తుతస్య ప్రసవైతి ప్రాసవే సుతరస్య స్తుతం స్తుతమసి అస్యూర్జం ఊర్జం మహ్యం మహ్యగ్స్తుతం స్తుతం దృహామా ఆమా మా స్తుతస్య స్తుతస్య స్తుతం స్తుతం గమ్యాత్ గమ్యాచ్ఛస్త్రస్య శస్త్రస్య శస్త్రం శస్త్రమసి అస్యూర్జం ఊర్జం మహ్యం మహ్యగం శస్త్రం శస్త్రం దృహా దృహామా ఆమా మా శస్త్రస్య శస్త్రస్య శస్త్రం శస్త్రం గమ్యాత్ గమ్యాదింద్రియావంత ఇంద్రియావంతో వనామహే ఇంద్రియావంత ఇంద్రియావంత వనామహే సుక్షీమహి దుక్షీమహి ప్రజా ప్రజామిషం ప్రజామిది ప్రాజా ఇషమితీషం సామే మే సత్యా సత్యాశీ ఆశీర్దేవేషు ఆశీరిత్యా ఆశీ దేవేషు భూయాత్ భూయాద్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం మా బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం మా ఆగమ్యాత్ గమ్యాది గమ్యాత్ యజ్ఞాపభూవ బభూవ సహ స ఆ పాపభూవ బభూవ సహ స ప్ర ప్రజజ్ఞే యజ్ఞే సహ సవావృధే ఆవృధయితి వావృధే సదేవానాహం దేవానామధిపతి అధిపతిర్బభూవ అధిపతిరిత్యధిపతి బభూవ సహ సో అస్మాన్ అస్మాకం అధిపతీన్ అధిపతీన్ కరోతు అధిపతీరిత్యధిపతీన్ కరోతు వయమ్ వయగ్రస్యామ శ్యామ పతయ పతయోర్గీణ రీణామితిర్గీణ యజ్ఞో వా వై వై యజ్ఞపతి యజ్ఞపతిం దుహే యజ్ఞపతిమితి యజ్ఞాపతి దుహే యజ్ఞపతి యజ్ఞపతిర్వా యజ్ఞపతిరితి యజ్ఞాపతి వా యజ్ఞం యజ్ఞం దుహే దుహే సహ సయ యస్తుతశస్త్రయో స్తుతశస్త్రయోర్దోహం స్తుతశస్త్రయోరితి స్తుతశస్త్రయో దోహమవిద్వాన్ అవిద్వాన్ యజతే యజతే తమ్ తం యజ్ఞ యజ్ఞో దుహే దుహే సహ స ఇష్వా ఇష్వా పాపీయాన్ పాపీయాన్ భవతి భవతి యః ఏనయో ఏనయోర్దోహం దోహం విద్వాన్ విద్వాన్ యజతే యజతే సహ స యజ్ఞం యజ్ఞం దుహే దుహే సహ స ఇష్వా ఇష్వా వసీయాన్ వసీయాన్ భవతి భవతి స్తుతస్య స్తుతస్య స్తుతం స్తుతమసి అస్యూర్జం ఊర్జం మహ్యం మహ్యగ్స్తుతం స్తుతం దృహాం దృహామా ఆమా మా స్తుతస్య స్తుతస్య స్తుతం స్తుతం గమ్యాత్ గమ్యాచ్ఛస్త్రస్య శస్త్రస్య శస్త్రం శస్త్రమసి అస్యూర్జం ఊర్జం మహ్యం మహ్యగం శస్త్రం శస్త్రం దృహాం దృహామా ఆమా మా శస్త్రస్య శస్త్రస్య శస్త్రం శస్త్రం గమ్యాత్ గమ్యాది ఇత్యాహ ఆవైషః ఏష వై వై స్తుతశస్త్రయో స్తుతశస్త్రయోర్దోహ స్తుతశస్త్రయోరితి స్తుతశస్త్రయో దోహస్తం తంయః య ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ యజతే యజతే దుహే దుహ ఏవ యజ్ఞం యజ్ఞమిష్ట్వా ఇష్ట్వా వసీయాన్ వసీయాన్ భవతి భవతీతి భవతి శ్యేనాయపత్వనే పత్వనే స్వాహా స్వాహావట్ వట్ స్వయమభిగూర్తాయ స్వయమభిగూర్తాయ నమః స్వయమభిగూర్తాయేతి స్వయం అభిగూర్తాయ మా విష్టంభాయ విష్టంభాయ ధర్మణే విష్టంభాయేతి విస్తంభాయ ధర్మణే స్వాహా స్వాహావట్ వట్ స్వయమభిగూర్తాయ స్వయమభిగూర్తాయ నమః స్వయమభిగూర్తాయేతి స్వయం అభిగూర్తాయ నమః పరిధయే పరిధయే జనప్రథనాయ పరిధయ ఇతి పరిధయే జనప్రథనాయ స్వాహా జనప్రథనాయేతి జనప్రథనాయ స్వాహావట్ వట్ స్వయమభిగూర్తాయ స్వయమభిగూర్తాయ నమః స్వయమభిగూర్తాయేతి స్వయం అభిగూర్తాయ నమ ఊర్జే ఊర్జే హోత్రాణాం హోత్రాణాగ స్వాహా స్వాహావట్ వట్ స్వయమభిగూర్తాయ స్వయమభిగూర్తాయ నమః స్వయమభిగూర్తాయేతి స్వయం అభిగూర్తాయ నమ పయసే పయసే హోత్రాణాం హోత్రాణాగ స్వాహా స్వాహావట్ వట్ స్వయమభిగూర్తాయ స్వయమభిగూర్తాయ నమః స్వయమభిగూర్తాయేతి స్వయం అభిగూర్తాయ నమః ప్రజాపతయే ప్రజాపతయే మనవే ప్రజాపతయేతి ప్రజాపతయే మనవే స్వాహా స్వాహా వట్ వట్ స్వయమభిగోర్తాయ స్వయమభిగోర్తాయ నమః స్వయమభిగోర్తాయేతి స్వయం అభిగోర్తాయ నమ ఋతం ఋతవతపాతపాతపాతృతాపా సువర్వాట్ స్వాహా సువర్వాడితి సువహావాట్ స్వాహావట్ వక్షయమభిగోర్తాయ స్వయమభిగోర్తాయ నమః స్వయమభిగోర్తాయేతి స్వయం అభిగోర్తాయ నమస్త్రంపంతాం త్రంపంతా గుంహోత్రాహ హోత్రా మధో మధోర్ఘతస్య ఘతస్య యజ్ఞపతిం యజ్ఞపతి ఋషయ యజ్ఞపతిమితి యజ్ఞాపతి ఋషయ ఏన సాహో ఆహురిత్యాహో ప్రజా నిర్భక్తా ప్రజా ఇది ప్రజా నిర్భక్తా అనుతప్యమానా నిర్భక్తా ఇది భక్తా అనుతప్యమానా మధవ్యో అనుతప్యమానా ఇదనుతప్యమానా మధవ్యో స్తోకౌ స్తోకావప ఆపాతౌ తౌరరాధ రరాధేతి రరాధ సన్నః నస్తాభ్యాం తాభ్యాగం సృజతు సృజతు విశ్వకర్మా విశ్వకర్మా ఘోరా విశ్వకర్మేతి విశ్వకర్మ ఘోరా ఋషయ ఋషయో నమః నమో అస్తు అస్వేభ్యేభ్యేభ్య చక్షుషేషాం మనస మనసౌ సంధౌ బృహస్పతయే సంధావితి సాంధౌ బృహస్పతయే మహి మహిషత్ సద్యుమత్ ద్యుమన్నమ ద్యుమతి ద్యుమత్ నమ నమో విశ్వకర్మణే విశ్వకర్మణే సహ విశ్వకర్మణ ఇది విశ్వకర్మణే స ఉపాతు పాత్వస్మాన్ అస్మానన్యాన్ అనన్యాన్ సోమపాన్ సోమపాన్ మన్యమాన సోమపానితి సోమాపాన్ మన్యమాన ఇది మన్యమాన ప్రాణస్ విద్వాన్ ప్రాణస్ేతి ప్రాణస్ విద్వాన్ సమరే సమరేన సమర ఇది సం అరే నధీర ధీర ఏన ఏనశ్చకృవాన్ చకృవాన్ మహి మహి బద్ధ బద్ధ ఏషాం ఏషామిత్యేషాం తమ్ విశ్వకర్మన్ విశ్వకర్మంత్ర విశ్వకర్మన్నితి విశ్వకర్మన్ ప్రముంచ ముంచాస్వస్తయే స్వస్తయే ఏ భక్షయంత భక్షయంతో నవసూని వసూన్యాృహు ఆనృహురిత్యానృహు యానగ్నయ అనగ్నయోన్వతప్యంత అన్వతప్యంతధిష్ణయా అన్వతప్యంతేత్యను అతప్యంత ధిష్ణయా ఇయమ్ ఇయమ్ తేషాహం తేషామవయా అవయా దురిష్ట్యై దురిష్ట్యై స్విష్టిం దురిష్ట్యా ఇది దుహోష్టై స్విష్టిన్న స్విష్టిమితి సోష్టిం నస్తాం తాం కృణోతు కృణోతు విశ్వకర్మ విశ్వకర్మేది విశ్వకర్మ నమః పితృభ్య పితృభ్యో అభి పితృభ్యై పితృభ్య అభియే ఏన నో అర్ఖ్యన్ అర్ఖ్యనుయజ్ఞకృత యజ్ఞకృతో యజ్ఞకామా యజ్ఞకృత ఇది యజ్ఞాకృత యజ్ఞకామా సుదేవా యజ్ఞకామా ఇది యజ్ఞకామా సుదేవాకామా సుదేవా ఇది సుదేవా అకామావః ఓ దక్షిణాం దక్షిణాన్న నీనిమ నీనిమమా మాన నస్తస్మాత్ తస్మాదేన సహ ఏన సహ పాపయిష్ట పాపయిష్టేతి పాపయిష్ట యావంతో వై వై సదస్యాహ సదస్యాస్తే ఏ సర్వే సర్వే దక్షిణ్యాహ దక్షిణ్యాహేభ్య తేభ్యో యో దక్షిణాం దక్షిణాన్న నయేత్ నయేదా తైభ్యేభ్యో వృశ్చేత వృశ్చేత యద్వైశ్వకర్మణాని వైశ్వకర్మణాని జుహోతి వైశ్వకర్మణానీతి వైశ్వకర్మణాని జుహోతి సదస్యాన్ సదస్యానేవ తత్ప్రీణాతి ప్రీణాస్మే అస్మే దేవాస అస్మే ఇత్యస్మే దేవాసో వపుషే వపుషే చికిత్సత చికిత్సత యమాశిరా ఆశిరా దంపతీ దంపతీ వామం దంపతీ ఇది దంపతీ వామమశ్నుత అశ్నుత ఇత్యశ్నుత పుమానం పుత్ర పుత్రో జాయతే జాయతే విందతే విందతే వసు వస్వథ అథ విశ్వే విశ్వే అరపాః అరపా ఏధతే ఏధతే గృహ గృహరితి గృహ ఆశీర్దాయా దంపతీ ఆశీర్దాయా ఇత్యాశీ దాయా దంపతీ వామం దంపతీ ఇది దంపతీ వామమశ్నుతాం అశ్నుతామరిష్ట అరిష్టో రాజ రాజ సచనుతా సచతాగం సమోకసా సమోకసే విసం ఓకసా య ఆసిచత్ అసిచత్ సందుగ్ధం సందుగ్ధం కుంభ్యా సందుగ్ధమితి సాందుగ్ధం కుంభ్యా సహ సహేష్టేన ఇష్టేన యామన్ యామన్నమతిం అమతిం జహాతు జహాతు సహ సహితి సహ సర్పిర్గ్రీవీ పీవరీ సర్పిర్గ్రీవీతి సర్పి గ్రీవీ పీవర్య జాజా జాజా పీవాన పీవాన పుత్ర పుత్ర అగ్రశాస అగ్రశాసో అస్ అస్ సహజానిర్య సహజానిరితి సహజాని యస్సుమఖశ్యమాన సుమఖశ్యమాన ఇంద్రాజ సుమఖశ్యమాన ఇది సుమఖశ్యమాన ఇంద్రాజాశిరం ఆశిరకం సహ సహ కుంభ్యా కుంభ్యాదాత్ అదాదిత్యదాత్ ఆశీర్మే ఆశీరిత్యా ఆశీ మహూర్జం ఊర్జముత ఉత సుప్రజాస్వం సుప్రజాస్వమిషం సుప్రజాస్వమితి సుప్రజాహత్వం ఇషం దధాతు దాతు ద్రవిణం ద్రవిణకం సవర్చసం సవర్చసమితి సవర్చసం సంజయం క్షేత్రాణి సంజయన్నితి సంజయన్ క్షేత్రాణి సహసా సహసాహం అహమింద్ర ఇంద్రకృణ్వాన కృణ్వానో అన్యాన్ అన్యాగుం అధరాన్ అధరాన్ సపత్నాన్ సపత్నానితి సపత్నాన్ భూతమసి విభూతే భూతే మా మాధా ధాముఖం ముఖమసి అసిముఖం ముఖం భూయాసం భూయాసం ద్యావాపృథివీభ్యాం ద్యావాపృథివీభ్యాం త్వా ద్యావాపృథివీభ్యామితి ద్యావాపృథివీభ్యాం త్వాపరి పరిగృహామి గృహామి విశ్వే విశ్వే త్వా త్వాదేవా దేవాశ్వానరా వైశ్వానరా ప్ర ప్రత్యావయంతో శ్రావయంతు దివి దివి దేవాన్ దేవాందృగం నృగంహాంతరిక్షే అంతరిక్షే వయాగుంసి వయాగుంసి పృథివ్యాం పృథివ్యాం పార్థివాన్ పార్థివాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ ధ్రువేణ హవిషా హవిషావ అవ సోమం సోమం నయామసి నయామసీతి నయామసి యథాన నస్సర్వం సర్వమిత్ జగత్ జగదయక్ష్మం అలక్ష్మం సుమనా ఆహ సుమనా అసత్ సుమనా ఇతి సుమనా ఆహ అసదిత్యసత్ యథాన న ఇంద్ర ఇంద్ర ఇత్ ఇద్విషః విషః కేవలీ కేవలీః సర్వాః సర్వాస్తమనసః సమనసః కరత్ సమనస ఇతి సా మనసః కరాదితి కరత్ యథానః నస్సర్వాః సర్వా ఇత్ ఇద్విషః విశోస్మాకం అస్మాకం కేవలీః కేవలీరసన్ అసన్నిత్యసన్ యద్వై వై హోతా హోతా అధ్వర్యం అధ్వర్యమభ్యాహ్వయతే అభ్యాహ్వయతే వజ్రం అభ్యాహ్వయతేత్యభి ఆహ్వయతే వజ్రమేనం ఏనమభి అభిప్ర ప్రవర్తయతి వర్తయత్యుక్తశాః ఉక్తశా ఇతి ఉక్తశా ఇత్యుక్తశాః ఇత్యాహ ఆహ ప్రాతస్సవనం ప్రాతస్సవనం ప్రతిగీర్య ప్రాతస్సవనమిది ప్రాతః సవనం ప్రతిగీర్య త్రీణి ప్రతిగీర్యేతి ప్రతిగీర్య త్రీణ్యేతాని ఏతాన్యక్షరాణి అక్షరాణి త్రిపదాః త్రిపదా గాయత్రీ త్రిపదేతి త్రిపదాః గాయత్రీ గాయత్రం గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనం గాయత్ర్యా ప్రాతస్సవనమిది ప్రాతః సవనం గాయత్ర్యైవ ఏవ ప్రాతస్సవనే ప్రాతస్సవనే వజ్రం ప్రాతస్సవనైతి ప్రాతః సవనే వజ్రమంతః అంతర్ధత్తే దత్త ఉక్తం ఉక్తం వాచి వాచీతి ఇత్యాహ ఆహమాధ్యందినం మాధ్యందినగం సవనం సవనం ప్రతిగీర్య ప్రతిగీర్య చత్వారి ప్రతిగీర్యేతి ప్రతిగీర్య చత్వార్యేతాని ఏతాన్యక్షరాణి అక్షరాణి చతుష్పద చతుష్పదా త్రిష్టప్ చతుష్పదే చతుర్పద త్రిష్టప్ైష్టభం త్రైష్టభం మాధ్యందినం మాధ్యందినగం సవనం సవనం త్రిష్టభా త్రిష్టుభైవ ఏవ మాధ్యందినే మాధ్యందినే సవనే సవనే వజ్రం వజ్రమంతః అంతర్ధత్తే దత్త ఉక్తం ఉక్తం వాచి వాచీంద్రాజ ఇంద్రాయేతి ఇత్యాహ ఆహ తృతీయసవనం తృతీయసవనం ప్రతిగీర్య తృతీయసవనమితి తృతీయాసవనం ప్రతిగీర్య సప్త ప్రతిగీర్యేతి ప్రతిగీర్య సప్తైతాని ఏతాన్యక్షరాణి అక్షరాణి సప్తపద సప్తపద శక్వరీ సప్తపదేతి సప్తపద శక్వరీ శాక్వర శాక్వరో వజ్ర వజ్రో వజ్రేణ వజ్రేణ ఇవ ఏ తృతీయసవనే తృతీయసవనే వజ్రం తృతీయసవన ఇది తృతీయాసవనే వజ్రమంతః అంతర్ధత్తే ధత్తే బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి సః సతు త్వయి వా అధ్వర్యో అధ్వర్యుః స్యాత్ సాద్యః యో యథాసవనం యథాసవనం ప్రతికరే యథాసవనమితి యథాసవనం ప్రతికరే ఛందాగుంసి ప్రతికర ఇది ప్రతికరే ఛందాగుంసి సంపాదయేత్ సంపాదయేత్పేద సంపాదయేది సంపాదయేత్ తేజః ప్రాతస్సవనే ప్రాతస్సవన ఆత్మన్ ప్రాతస్సవన ఇది ప్రాతః సవనే ఆత్మన్ దధీత దధీతేంద్రియం ఇంద్రియం మాధ్యందినే మాధ్యందినే సవనే సవనే పశూన్ పశోకస్తృతీయసవనే తృతీయసవన ఇది తృతీయసవన ఇది తృతీయసవనే ఇత్యుక్తశాః ఉక్తశా ఇది ఉక్తశా ఇత్యుక్తశాః ఇత్యాహ ఆహ ప్రాతస్సవనం ప్రాతస్సవనం ప్రతిగీర్య ప్రాతస్సవనమిది ప్రాతః సవనం ప్రతిగీర్య త్రీణి ప్రతిగీర్యేది ప్రతిగీర్య త్రీణ్యేతాని ఏతాన్యక్షరాణి అక్షరాణి త్రిపదాః త్రిపదా గాయత్రీ త్రిపదేది త్రిపదాః గాయత్రీ గాయత్రం గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనం ప్రాతస్సవనే ప్రాతస్సవనమిది ప్రాతః సవనం ప్రాతస్సవన ఏవ ప్రాతస్సవనమిది ప్రాతః సవనే ఏ ప్రతిగరే ప్రతిగరే ఛందాగుంసి ప్రతిగర ఇది ప్రతిగరే ఛందాగుంసి సంపాదయతి పాదయత్యథో అథో తేజ అథో ఇత్యథో తేజో వి వై గాయత్రీ గాయత్రీ తేజ తేజః ప్రాతస్సవనం ప్రాతస్సవనం తేజ ప్రాతస్సవనమిది ప్రాతః సవనం తేజ ఏవ ఏవ ప్రాతస్సవనే ప్రాతస్సవన ఆత్మన్ ప్రాతస్సవన ఇది ప్రాతః సవనే ఆత్మన్ ధర్తే ధర్త ఉక్తం ఉక్తం వాచి వాచీతి ఇత్యాహ ఆహమాధ్యంతినం ఆధ్యంతినం సవనం సవనం ప్రతిగీర్య ప్రతిగీర్య చత్వారి ప్రతిగీర్యేతి ప్రతిగీర్య చత్వార్యేతాని ఏతాన్యక్షరాణి అక్షరాణి చతుష్పదా చతుష్పదా త్రిష్టప చతుష్పదే చతుపదా త్రిష్టప్రైష్టభం ప్రైష్టభం మాధ్యంతినం మాధ్యంతినకం సవనం సవనం మాధ్యంతినే మాధ్యంతిన ఏ సవనే సవనే ప్రతిగరే ప్రతిగరే ఛందాగుంసి ప్రతిగర ఇది ప్రతిగరే ఛందాగుంసి సంపాదయతి పాదయత్యథో అథో ఇంద్రియం అథో ఇత్యథో ఇంద్రియం వై వై త్రిష్టుక్ త్రిష్టుకింద్రియం ఇంద్రియం మాధ్యంతినం మాధ్యంతినకం సవనం సవనమింద్రియం ఇంద్రియమేవ ఏవ మాధ్యంతినే మాధ్యంతినే సవనే సవన ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్త ఉక్తం ఉక్తం వాచి వాచీంద్రాయ ఇంద్రాయేతి ఇత్యాహ ఆహ తృతీయసవనం తృతీయసవనం ప్రతిగీర్య తృతీయసవనమిది తృతీయసవనం ప్రతిగీర్య సప్త ప్రతిగీర్యేతి ప్రతిగీర్య సప్తేతాని ఏతాన్యక్షరాణి అక్షరాణి సప్తపదా సప్తపదా శక్వరీ సప్తపదే సప్తపదా శక్వరీ శాక్వరాః శాక్వరాః పశవః పశవో జాగతం జాగతం తృతీయసవనం తృతీయసవనం తృతీయసవనే తృతీయసవనమిది తృతీయసవనం తృతీయసవన ఏవ తృతీయసవన ఇది తృతీయసవనే ఏ ప్రతిగరే ప్రతిగరే ఛందాగుంసి ప్రతిగర ఇది ప్రతిగరే ఛందాగుంసి సంపాదయతి పాదయత్యథో అథో పశవ అథో ఇత్యథో పశవో వై వై జగతి జగతి పశవ పశవస్ తృతీయసవనం తృతీయసవనం పశూన్ తృతీయసవనమిది తృతీయసవనం పశూనేవ ఏ తృతీయసవనే తృతీయసవన ఆత్మన్ తృతీయసవన ఇది తృతీయసవనే ఆత్మన్ ధత్తే ధత్తేజత్ యద్వై వై హోతా హోతాద్ధర్యం అధ్వర్యమభ్యాహ్వయతే అభ్యాహ్వయత ఆవ్యం అభ్యాహ్వయత ఇత్యభి ఆహ్వయతే ఆవ్యమస్మిన్ అస్మిన్ దధాతి దధాతి తత్ తద్యత్ యన్న నాపహనీత అపహనీత పురా అపహనీతేత్యపహనీత పురాస్య అస్య సంవత్సరాత్ సంవత్సరాద్ గృహే సంవత్సరాది సంవత్సరాత్ గృహ ఆ వే వీరన్ వే వీరం శోగుంసా ఆ శోగుంసా మోద మోద ఇవ ఇవేతి ఇది ప్రత్యాహ్వయతే ప్రత్యాహ్వయతే తేన ప్రత్యాహ్వయతేది ప్రతి ఆహ్వయతే తేనైవ ఏ తత్ తదప అపహతే హతే యథా వై వా ఆయతాం ఆయతాం ప్రతీక్షతే ఆయతామిత్యాయతాం ప్రతీక్షత ఏవం ప్రతీక్షత ఇది ప్రతీక్షతే ఏమద్ధర్యః అధ్వర్యః ప్రతిగరం ప్రతిగరం ప్రతి ప్రతిగరమిది ప్రతిగరం ప్రతీక్షతే ఈక్షతే యత్ యదభిప్రతిగృణీయాద్ అభిప్రతిగృణీయాద్యథా అభిప్రతిగృణీయాదిత్యభి ప్రతిగృణీయాద్ యథాయతయా ఆయతయా సమృచ్చతే ఆయతయేత్యాయతయా సమృచ్చతే తాదృక్ సమృచ్చత యథా పృచ్చతే తాదృగేవ ఏ తత్ తద్విత్ యదర్ధర్చాత్ అర్ధర్చాల్లుప్యేత అర్ధర్చాలిత్యర్ధర్చాత్ లుప్యేత యథా యథా ధావద్భ్యః ధావద్భ్యో హీయతే ధావద్భ్యై ధావద్భ్యః హీయతే తాదృక్ తాదృగేవ ఏ తత్ తత్ప్రవాహుక ప్రవాహువై ప్రవాహువిది ప్రావాహుక వా ఋత్విజాం ఋత్విజా ఉద్గీథా ఉద్గీథా ఉద్గీథ ఉద్గీథా ఇత్యుద్గీథా ఉద్గీత ఏవ ఉద్గీత ఇత్యుద్గీథ ఏవోద్గాతృణాం ఉద్గాతృణామిచ ఉద్గాతృణామిత్యుద్గాతృణాం రజః ప్రణవ ప్రణవ ఉత్థశగుంసినాం ప్రణవ ఇది ప్రాణవ ఉత్థశగుంసినాం ప్రతిగర ఉత్థశగుంసినామిత్యుత్థశగుంసినాం ప్రతిగరో అధ్వర్యూణాం ప్రతిగర ఇది ప్రతిగర అధ్వర్యూణాం యః ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ ప్రతిగృణాతి ప్రతిగృణాత్యన్నాద ప్రతిగృణాదేది ప్రతిగృణాది అన్నాద ఏవ అన్నాద ఇత్యన్నాద ఏవతి భవత్యా ఆస్య అస్య ప్రజాయాం ప్రజాయాం వాజీ ప్రజాయామిది ప్రాజాయాం వాజీ జాయతే జాయత ఇయం ఇయం వై వై హోతా హోతాసౌ అసావద్ధర్యు అధ్వర్యుర్యత్ యదాసీన ఆసీన శగుంసతి శగుంసత్యస్యా హోతాన నైతి ఏత్యాస్తే ఆస్త ఇవ ఇవ హి హీయమ్ హియమథో అథో ఇమాం అథో ఇత్యథో ఇమామేవ ఏవతేన తేన యజమాన యజమానో దుహే దుహేయత్ యత్తిష్టన్ తిష్టన్ ప్రతిగణాతి ప్రతిగణాత్యముష్యాహ ప్రతిగణాతీతి ప్రతిగణాతి అముష్యా ఏవ ఏ తత్ తదద్ధర్యు అద్ధర్యుర్న నైతి ఎదితిష్టతి తిష్టతీవ ఇవ హి హ్యదసౌ అథావథో అథో అమూమ్ అథో ఇత్యథో అమూమేవ ఏవతేన తేన యజమాన యజమానో దుహే దుహేయత్ ఇదాసీన ఆసీన శగుంసతి శగుంసతి తస్మాత్ తస్మాదితఃప్రదానం ఇతఃప్రదానం దేవా ఇతఃప్రదానమిహీత ప్రదానం దేవా ఉప ప్రజీవంతి జీవంతి యత్తిష్టన్ తిష్టన్ ప్రతిగృణాది ప్రతిగృణాది తస్మాత్ ప్రతిగృణాదేది ప్రతిగృణాది తస్మాదమతః ప్రదానం అమతః ప్రదానం మనుష్యాహ మదః ప్రదానమిత్యమత ప్రదానం మనుష్యా ఉప ఉపజీవంతి జీవంతి యత్ప్రాన్ ప్రాణాసీన ఆసీన శగంసతి శగంసతి ప్రత్యంగ్ ప్రత్యంగిష్టన్ తిష్టన్ ప్రతిగృణాది ప్రతిగృణాది తస్మాత్ ప్రతిగృణాదేది ప్రతిగృణాది తస్మాత్ ప్రాచీనం ప్రాచీనం వేత ప్రేతోధీయతే ధీయతే ప్రతీచీ ప్రతీచీ ప్రజా ప్రజాజాయంతే ప్రజా ఇది ప్రాజా జాయంతేజత్ యద్వై వై హోతా హోతా అధ్వర్యం అధ్వర్యమభ్యాహ్వయతే అభ్యాహ్వయతే వజ్రం అభ్యాహ్వయతేత్యభి ఆహ్వయతే వజ్రమేనం ఏనమభి అభిప్ర ప్రవర్తయతి వర్తయతి పరాయ పరాగా ఆవర్తతే వర్తతే వజ్రం వజ్రమేవ ఏవతత్ తన్ని నికరోతి కరోతీతి కరోతి ఉపయామగృహీతోసి ఉపయామగృహీతపజామాగృహీత అసి వాక్షసత్ వాక్షసదసి వాక్షసరితి వాక్షాసత్ అసి వాక్పాభ్యాం వాక్పాభ్యాం త్వా వాక్పాభ్యామితి వాక్పాభ్యాం త్వా కృతుపాభ్యాం కృతుపాభ్యామస్ కృతుపాభ్యామితి కృతూపాభ్యాం యజ్ఞస్య ధ్రువస్య ధ్రువస్యాధ్యక్షాభ్యాం అధ్యక్షాభ్యాం గృహామి అధ్యక్షాభ్యామిత్యక్షాభ్యాం గృహామ్యుపజామగృహీత ఉపజామగృహీతోసి ఉపజామగృహీతేత్యుపజామాగృహీత అస్యేతసత్ ఋతసదసి ఋతసరిత్రితాసత్ అసి చక్షుష్పాభ్యాం చక్షుష్పాభ్యాం త్వా చక్షుష్పాభ్యామితి చక్షుపాభ్యాం త్వా కృతుపాభ్యాం కృతుపాభ్యామస్ కృతుపాభ్యామితి కృతూపాభ్యాం యజ్ఞస్య ధ్రువస్య ధ్రువస్యాధ్యక్షాభ్యాం అధ్యక్షాభ్యాం గృహామి అధ్యక్షాభ్యామిత్యసి అక్షాభ్యాం గృహామి పజామగృహీత పజామగృహీతోసి పజామగృహీతృపజామాగృహీత అసి శ్రుతసత్ శ్రుతసదసి శ్రుతసతి శ్రుతసత్ అసి శ్రోత్రపాభ్యాం శ్రోత్రపాభ్యాం త్వా శ్రోత్రపాభ్యామితి శ్రోత్రపాభ్యాం త్వా కృతపాభ్యాం కృతపాభ్యామస్ కృతపాభ్యామితి కృతోపాభ్యాం అస్యస్య ధ్రువస్ ధ్రువస్యాధ్యక్షాభ్యాం అధ్యక్షాభ్యాం గృహామి అధ్యక్షాభ్యామిత్యసి అక్షాభ్యాం గృహామి దేవేభ్యవా విశ్వదేవేభ్య విశ్వదేవేభ్యవా విశ్వదేవేభ్యేతి విశ్వాదేవేభ్య విశ్వేభ్య విశ్వేభ్యవా దేవేభ్య దేవేభ్యో విష్ణో విష్ణవరుక్రమ ఉరుక్రమేష ఉరుక్రమేక్రమ ఏషతే తే సోమ స్వమస్తం తగం రక్షస్వ రక్షస్వతం తమ్ తే దుశ్చక్షాహ దుశ్చక్షామా దుశ్చక్షేక్షాహ మా అవక్ష్యత్ ఖ్యన్మయి మయి వసు వసు పురోవసువాక్పాసురితి పుర వసు వాక్పా వాచం వాక్పా ఇది వాగ్పాహ వాచం మే మే పాహి పాహి మయి మయి వసు వసుర్విదద్వసు విదద్వసుక్షుష్పా విదద్వసురితి విదత్ వసు చక్షుష్పాశ్చక్షు చక్షుష్పా ఇది చక్షుపా చక్షుర్మే మే పాహి పాహి మయి మయి వసు వసు సంయద్వసు సంయద్వసు శ్రోత్రపా సంయద్వసురితి సంయత్ వసు శ్రోత్రపా శ్రోత్రం శ్రోత్రపా ఇది శ్రోత్రపా శ్రోత్రం మే మే పాహి పాహి భూ భూరసి అసి శ్రేష్ట శ్రేష్టోరశ్మీనా అశ్మీనా ప్రాణపా ప్రాణపా ప్రాణం ప్రాణపా ఇది ప్రాణపా ప్రాణం మే ప్రాణమిది ప్రాణం మే పాహి పాహి ధూ ధూరసి అసి శ్రేష్ట శ్రేష్టోరశ్మీనా అశ్మీనామపానపా అపానపా అపానం అపానపా ఇత్యపానపా అపానం మే అపానమిత్యపానం మే పాహి పాహియ యో నః న ఇంద్రవాయు ఇంద్రవాయుమిత్రావరుణౌ ఇంద్రవాయూ ఇతి ఇంద్రవాయు మిత్రావరుణావశ్వినౌ మిత్రావరుణావితి మిత్రావరుణౌ అశ్వినావభిలాసతి అభిలాసతి భ్రాతృవ్య అభిలాసతీభిలాసతి భ్రాతృవ్య ఉత్పీతే ఉత్పీతే శుభ ఉత్పీత ఇత్యుదీతే శుభస్పతీ పతీ ఇదం పతీ పతీ ఇదమహం అహం తమ్ తమధరం అధరం పాదయామి పాదయామి యథేంద్ర ఇంద్రాహం అహముత్తమ ఉత్తమ శ్వేతయాని ఉత్తమ ఇత్యుదోత్తమ చేతయామీతి చేతయాని ప్రసహ సో అగ్నే అగ్నే తవ తవోతిభిః ఊతిభిః సువీరాభిః ఊతిభిరిత్యూతీభిః సువీరాభిస్తరతి సువీరాభిరితి సువీరాభిః తరతి వాజకర్మభిః వాజకర్మభిరితి వాజకర్మాభిః యస్య త్వం తరుం సఖ్యం సఖ్యమావిధ ఆవిధేత్యావిధ ప్రహోత్రే హోత్రే పూర్వ్యం పూర్వ్యం వచః వచోగ్నే అగ్నే భరత భరతా బృహత్ బృహదితి బృహత్ విపాం జ్యోతీగుంషి విపామితి వీపా జ్యోతీగుంషి బిభ్రతే బిభ్రతేన వేధసే వేధస ఇది వేధసే అగ్నేత్రీ త్రీతే తే వాజున వాజునాత్రీ త్రీషధస్థా సధస్థా తిస్ర సధస్థేతి సధాస్థా తిస్రస్తే ఏ జిహ్వా జిహ్వా ఋతజాత ఋతజాత పూర్వీ ఋతజాతేత్రిజాత పూర్వీరితి పూర్వీ తిస్రపు ఉతే తే తనువ తనువో దేవవాతా దేవవాతాస్తాభి దేవవాతా ఇతి దేవావాతా తాభిర్న నః పాహి పాహి గిర గిరో అప్రయచ్చన్ అప్రయచ్చన్నిప్రాయచ్చన్ సంవా వాం కర్మణ కర్మణా సం సమిషా ఇషాహి నోమి నోమీంద్రా విష్ణు ఇంద్రా విష్ణు అపస ఇంద్రా విష్ణు ఇది ఇంద్రా ఆ విష్ణు అపస స్వారే పారే అస్య అస్యేత్యస యుషేథాం యజ్ఞం యజ్ఞం ద్రవిణం ద్రవిణం చత్తం దత్తమరిష్టై అరిష్టైర్న నఃపథి పథిభి పారయంత పథిభిరితి పథిభి పారయంతేతి పారయంత ఉభాజిగ్యథో జిగ్యథుర్న న పరా పరాజయేథే జయేథేన జయేథే ఇది జయేథే న పరా పరాజిగ్యే జిగ్యే కతర కతరశ్చన శనైనో ఏనోరిత్యేనో ఇంద్రశ్చ చ విష్ణో విష్ణో యత్ విష్ణో ఇది విష్ణో యదపస్పృథేథా అపస్పృథేథాం త్రేధా రేధా సహస్రం సహస్రం వి విదత్తదైరేథాం ఐరేథామిరేథాం త్రీణ్యాయోగుంషి ఆయోగుంషి తవ తవ జాతవేద జాతవేదస్తిస్ర జాతవేద ఇది జాతవేద తిస్ర ఆజానీ ఆజానీ ఋషస ఆజానీరిత్యాజానీ ఋషసస్తే ఏ అగ్నే అగ్న ఇత్యగ్నే తాభిర్దేవానాం దేవానామవః అవో యక్షి యక్షి విద్వాన్ విద్వానథ అథాభవ భవయజమానాయ యజమానాయ శం సంయో యోరియో అగ్నిస్త్రీణి త్రీడి త్రిధాతూని త్రిధాతూన్యా త్రిధాతూనిది త్రిధాతూని ఆక్షేతి క్షేతి విదథా విదథా కవి కవిరితి కవి సత్రీన్ త్రీగుమ్రేకాదశాన్ ఏకాదశాగుం ఇహ ఇహేతీహ యక్షచ్చ చ విప్రయత్ విప్రయచ్చ చ నః నో విప్ర విప్రో దూత దూత పరిష్కృత పరిష్కృత ఇది పరిష్కృత నభంతామన్యకే అన్యకే సమే సమైతి సమే ఇంద్రా విష్ణు దృగంహిత ఇంద్రా విష్ణు ఇది ఇంద్రా ఆ విష్ణు దృగంహిత శంబరస్ శంబరస్ నవ నవ పుర పురో నవతి నవతిం చష్టమతిష్టం శతం వర్చిన వర్చిన సహస్రం సహస్రం చాకం సాకం హత అథో అప్రతి అప్రత్యసురస్య అసురస్య వీరాన్ వీరానితి వీరాన్ ఉత మాత మాతమహిషం అహిషమను అన్వవేనత్ అవేనదమీ అమీ త్వా అమీ ఇత్యమీ త్వా జహతి జహతి పుత్ర పుత్రదేవా దేవాతి దేవా తథా అబ్రవీత్ అబ్రవీద్ వృత్రం వృత్రమింద్ర ఇంద్రో హనిష్యన్ హనిష్యాన్ సఖే సఖే విష్ణో విష్ణో వితరం విష్ణో ఇది విష్ణో వితరం వి ఇతరమితి వీతరం విక్రమస్వ క్రమస్వేతి క్రమస్వ తృతీయకాండే ద్వితీయ ప్రశ్న సమాప్తః.